ఎనిమిది. బలి చక్రవర్తి కథ. రామ, నీకు తెలుసు కదా, బలి చక్రవర్తి పాతాళంలో రాజ్యం చేస్తూ ఉండటం. అతను వామనవతార మూర్తి అయిన శ్రీహరి వల్ల పాతాళలోకానికి చేరినా, అక్కడ సాటీ లేని వైభవంతో రాజ్యం చేస్తూ, అంతులేని భోగాలనుభవిస్తూ కాలం గడుపుతున్నాడు. ఇలా చాలా యుగాలు గడిచిపోయాయి. రామ, పాతాళం అంటే నరకం అనుకునే, నరకం పాతాళంలో ఒక భాగం మాత్రమే. అక్కడ పాపులను శిక్షించే విభాగం ఉంది. ప్రదేశం దోహకమయంగా ఉంటుంది. పాతాళంలో మిగిలిన భాగం మాత్రం ఎంతో సుందరంగా ఉంటుందని, అక్కడ స్వర్గాన్ని మించిన సుఖాలున్నాయని పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయి కదా. కనుకనే బలి చక్రవర్తి కొన్ని యుగాల పాటు అక్కడ అంతులేని సుఖభోగాలనుభవించి అనుభవించి వాటితో విసిగెత్తిపోయాడు. చివరికి వాటిమీద వైముఖ్యం కలిగింది. అలాంటి దశలో అతనొక రోజున ఇంటి కిటికీలో కూర్చుని సంసారచక్ర స్థితిని గురించి ఇలా ఆలోచించుకోవటం ప్రారంభించాడు. ఇంకా ఎంతకాలం నేనిలా రాజ్యం చేయాలి? ఎంతకాలం ఈ భోగాల వెంట పరుగులు తీయాలి? అవే పగళ్ళు, అవే రాత్రులు, అవే సంసారాలు, అవే పనులు చూసి చూసి సిగ్గేస్తోంది, పిల్ల చెష్టగా కనిపిస్తోంది. ఇది ఇంకా ఎంతకాలం సాగాలి? ఆయసర్వు. 22. ఇలా మొదలైన ఆలోచనలు క్రమక్రమంగా బలపడి బరువెక్కి ఆ బలి చక్రవర్తి తనకు తెలియకుండానే ధ్యానస్థితిలోకి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి ధ్యానంలోంచి బయటకొచ్చాడు. అలా బయటకు వస్తూనే అతనికి తన చిన్నప్పటి సంఘటన ఒకటి గుర్తొచ్చింది. ఆ సంఘటనలో బలి తన తండ్రి అయిన విరోచనుని కొన్ని సందేహాలడిగాడు. అప్పటి తండ్రి కొడుకుల సంభాషణ ఇలా సాగింది. తండ్రి విరోచన దానవేంద్ర, అన్ని భ్రాంతులు శమించిపోయే హద్దేది? మనోమోహం శమించిపోయే హద్దేది? ఏ స్థానాన్ని పొందితే ఏషణాత్రయం విడిపోతుందో అలాంటి స్థానమేది? పునరావృత్తి లేని శాశ్వత స్థానమేది? అని ఈ రకంగా కొడుకు తండ్రిని ప్రశ్నించాడు. అడిగేవాడు, చెప్పేవాడు ఇద్దరూ రాజులే కనుక విరోచన చక్రవర్తి రాజుల పరిభాషలోనే తన సమాధానం ప్రారంభించాడు. విరోచనుడు, నాయనా బలి, ఉంది, అలాంటి స్థానం ఉంది. అది చాలా పెద్దది, కానీ అక్కడ అడవులు లేవు, కొండలు లేవు, సముద్రాలు లేవు, అసలు పంచభూతాలే లేవు. మానవులు లేరు, దానవులు లేరు, దేవతలు లేరు. ఇద్దరే ఉన్నారు, ఒక రాజు, ఒక మంత్రి. ఈ మంత్రి చాలా గట్టివాడు, ఉన్నవి కూల్చగలడు, లేనివి పేర్చగలడు. ఆ రాజుగారికి అన్ని పనులు చేసిపెట్టేది ఇతనొక్కడే. రాజుగారు మాత్రం ఏకాంతంలో స్వస్థంగా హాయిగా ఉంటాడు. అదే నువ్వు కోరుకునే స్థానం. బలి, ఆ స్థానం ఎక్కడుంది? దాన్ని చేరేదెలా? దాన్ని గెలుచుకునేదెలా? విరోచనుడు, కుమార, ఆ రాజు ఒంటరివాడేగాని, ఆ మంత్రి కింద లక్షల కొద్దీ సైన్యం ఉంది. దేవతలు కాని, రాక్షసులు కాని, ఎవ్వరూ అతనిని ఏమీ చేయలేక అతనికి లొంగిపోయినవారే. ఈ మంత్రిని జయించాలంటే ఆ రాజుగారొక్కరే జయించాలి. అదికూడా ఆయనకు అనేక జన్మల పుణ్యబలం కలిసి వస్తేనే సాధ్యమవుతుంది. కుమారా బలి, నేను గొప్ప వీరుణ్ణని నీలో నువ్వే అనుకుంటున్నావు. నువ్వు ఈ మంత్రిని జయించగలిగితే అప్పుడు నువ్వు వీరుడివేనని నేను ఒప్పుకుంటా. బలి తండ్రి, ఆ మంత్రిని జయించే ఉపాయం చెప్పండి. విరోచనుడు, నాయనా, ఒకటే ఉపాయం, అదే రాజయోగం. లోకంలో రాజు మనవాడైతే మంత్రి తనే మనకు లొంగిపోతాడు. మంత్రి మనవాడైతే రాజుగారు సులభంగా లొంగిపోతాడు. ఇది అన్ని రాజ్యాలలోనూ ఉన్న తీరే. ఈ రాజ్యంలో కూడా ఇది ఇంతే. కనుకనే ఇక్కడ రాజుగారిని వశపరుచుకునే ప్రక్రియ, మంత్రిగారిని వశపరుచుకునే ప్రక్రియ రెండూ ఏకకాలంలో సాగిపోవాలి. అప్పుడే ఆ రాజ్యం నీకు స్వాధీనం అవుతుంది. కుమారా, ఏదో సంకేత భాషలో మాట్లాడుతున్నాను, నీకు కొంత అర్థం అయ్యే ఉంటుంది. అయినా ఆ సందేహమెందుకు? నేనే సూటిగా చెప్పేస్తాను, విను. నేను చెప్పిన స్థానం ఉందే, అదేదో మామూలు రాజ్యం కాదు, అదే మోక్షం. అక్కడి రాజు అంటే పరమాత్మ, మంత్రి అంటే మనస్సు. ఆ మనస్సులో పూర్వజన్మ వాసనలు అనే పొగలు ఉన్నాయి. పొగలే మేఘాలుగా మారినట్లుగా మనస్సులోని వాసనలే ఈ స్థూల ప్రపంచంగా మారాయి, పరిణామం చెందాయి. ఆయసర్వు. 23. కనుక నువ్వు ఆ మనస్సు అనే మంత్రిని జయిస్తే ముల్లోకాలను జయించినట్లే, కాని అతన్ని జయించాలంటే కేవలం కండబలం చాలదు, కొంచెం ఉపాయం కూడా ఉండాలి. బలి, ఏమిటా ఉపాయం? విరోచనుడుహ నాయనా, విషయ వాంఛలు పనికిరావు, వాటిని తొలగించుకోవటమే మొదటి ఉపాయం. కాని ఇది అంత తేలిక కాదు, దాన్ని క్రమంగా అభ్యసించాలి. విషయవాంఛ పరిత్యాగమన్నా ధ్యేయవాసనాత్యాగమన్నా ఒకటే, కనుక గట్టి ప్రయత్నం చేసి దాన్ని సాధించాలి. నాయనా బలి, మా అభిప్రాయం ప్రకారం జీవుడంటే మనస్సే. మనస్సు రెండు రకాల పదార్థాలను సృష్టి చేస్తుంది, ఒకటి నేత పదార్థాలు, రెండు అనేత పదార్థాలు. నేత పదార్థాలు అంటే లోకంలో మనకు కనిపించే వ్యావహారిక పదార్థాలు, చెట్లు, పుట్టలు వంటివి, సీసీ రజ్జు సర్పం, సుప్తిరజతం వంటివి. పదార్థాలు అంటే ప్రాతిభాసిక పదార్థాలు, అంటే భ్రాంతి వల్ల జన్మించే పదార్థాలు. ఈ మనస్సు చేసే చిత్రాలలో ఒక గొప్ప విచిత్రమేమిటంటే అది పదార్థాలతో పాటు వాటి ఫలితాలకు కూడా ఒక నియమాన్ని సృష్టిచేస్తుంది. ఆ నియమాల పరంపరలో జీవుడు ఒకప్పుడు మోక్షాధికారం గల జన్మ ఎత్తుతాడు. ఎత్తి ఆత్మసాక్షాత్కారమనే నియతిని అందుకుంటాడు, అంటే నిర్వికల్ప సమాధిని అందుకుంటాడు. అప్పుడతడు నిస్సంగుడై స్వస్వరూపంతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ జీవుడే మరో అప్పుడు శాస్త్రాలనే నీతిని ఆశ్రయించి నానావిధ సత్కర్మలు ఆచరిస్తూ ఉంటాడు. అప్పుడు ఇప్పుడు కూడా లోపలున్న నిజమైన ఆత్మ ఒకే రకంగా ఉంది. అప్పుడు కొత్తగా నిస్సంగము కాలేదు, ఇప్పుడు కొత్తగా ససంగము కాలేదు. అప్పుడు ఇప్పుడు కూడా స్ఫురతి సానువత్ సర్గ 24 శ్లోకం 34 పెద్ద కొండచర్య ఉంది. దానిమీద చాలా చెట్లున్నాయి. కింద నుంచి చూస్తున్నాడొకడు, ఆహా, ఆ చర్య నిశ్చలంగా ఉందిరా అనుకున్నాడు. ఇంతలో గాలి వచ్చింది, చెట్లన్నీ కదిలాయి. ఆ కదలిక వల్ల కింద ఉన్న ఈ మనిషికి ఆ కొండచర్యే కదులుతున్నట్లనిపించింది. అరే, కొండచర్య కదులుతోందిరా అన్నాడు. 66. నిజానికి కొండచర్యకు కదలడం గాని కదలకపోవడం గాని రెండూ లేవు. ఉన్నట్లు కనిపించడం గాలి లీల, అలాగే ఆత్మకు నిర్వికల్ప సమాధి గాని కర్మ ప్రవృత్తి గాని రెండూ లేవు. ఉన్నట్లు కనిపించటం మనస్సు చేసే లీల. కనుక కుమార, మనం అనుకునే దైవం గాని నియతి గాని నిజానికి లేనే లేవు. ఉన్నదల్లా ఒక్క మనస్సే. అది ఒక్కటి తుడిచిపెట్టుకుపోతే ఏది ఉంటుందో దాన్ని అలాగే ఉండని మనస్యస్తంగతే సాధో. 99 యద్భవత్యస్తు తత్తథా సర్గ 24 శ్లోకం 35. 66 కుమార, జీవుడే శరీరం ధరించాడు, అందువల్లే కర్మ జ్ఞానాలకు అధికారి అయ్యాడు. అందుకే వాడు ఏది సంకల్పిస్తే అదే జరుగుతోంది. సంకల్పం వాడి చేతుల్లో ఉంది. కనుక పోర్షంతో వైరాగ్యాది సాధనాలను సంపాదించుకొని నేనే పరమాత్మను అనే సంకల్పాన్ని మాత్రమే చేయాలి. వ్యతిరేక సంకల్పాలను 66 రానికూడదు. 24. ఇలా నేనే బ్రహ్మ ననే సంకల్పాన్ని తీసుకోవటానికి మొదటి అడ్డం భోగతృష్ణ. కనుక దాన్ని చంపుకో. భోగతృష్ణ ఉన్నంతవరకు సంసారకూపంలో ఊగులాడతావు. తప్పదు. న భోగేశ్వర తిర్యావ. 66. జ్ఞాయతే భవనాశిని న పరా నివృతిస్తావత్ ప్రాప్యతే జయదాయని. 2 సర్గ 24 శ్లోకం 38. బలి, తండ్రి, భోగతృష్ణ ఎలా పోతుంది? విరోచనుడు, ఆత్మజ్ఞానం చేతనే పోతుంది. బలి, ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది? విరోచనుడు, తత్వవిచారణ వల్ల మాత్రమే కలుగుతుంది. బలి, తత్వవిచారణ అంత సులభమా? విరోచనుడు, సామాన్యుడికి సులభం కాదు. వికసించని మనస్సును మంచి మార్గాన పెట్టుకోవాలంటే రోజును 4 భాగాలు చేసుకోవాలి. అందులో 2 భాగాలు భోగాల కోసం వదిలేసెయ్యాలి. భోగాలు అంతకు మించకుండా చూసుకోవాలి. ఒక భాగంతో శాస్త్రశ్రవణం చేయాలి. శ్రవణం అంటే ఒట్టిగా వినటం కాదు. ఉపనిషత్ వాక్యాలన్నిటి తాత్పర్యము పరబ్రహ్మతత్వమే అనే నిశ్చయం కలగడానికి అనుకూలమైన మానసిక వ్యాపారమే అనగా అట్టి ఆలోచన పరంపరే శ్రవణం. ఇక నాలుగవ భాగాన్ని గురుశుశ్రూషతో గడపాలి. 66. క్రమంగా చిత్తం పరిశుద్ధమవుతున్న కొద్దీ భోగాల కోసం అట్టిపెట్టుకున్న రెండు భాగాలలోనూ ఒక భాగాన్ని గురుశుశ్రూషకే కేటాయించుకోవాలి. అంటే ఆ దశలో ఒక భాగం భోగానికి, ఒక భాగం శాస్త్రశ్రవణానికి, రెండు భాగాలు గురుశుశ్రూషకి వాడుకోవాలి. సీసీ మనస్సు ఇంకా కొంచెం పరిశుద్ధమైతే ఒక భాగంతో శాస్త్రశ్రవణాన్ని, రెండవ భాగంతో వైరాగ్య సాధనను, మూడవ భాగంతో ధ్యానాన్ని, నాలుగవ భాగంతో గురుశుశ్రూషను అభ్యసించాలి. ఇలాంటి సాధన చేసేటప్పుడు సాధకుడు తన మనస్సుని, చంటిపిల్లవాణ్ణి కాపాడుకున్నట్లు 66 కాపాడుకోవాలి. శనై శనేహ పాలనీయం, యుక్తిభ్యః పావనోక్తిభ్యః శాస్త్రార్థ పరిణామేన. పాలేచిత్త బాలకం సర్గ 24 శ్లోకం 49. మనస్సనే పసివాడికి ఉపాయాలు చూపించాలి, హేతువులు చూపించాలి, మంచి మాటలు చెప్పాలి, మెల్లమెల్లగా లాలించాలి, శాస్త్రోక్తరీతిలో చిత్త పరిణామాన్ని పరిశీలించాలి. తొందర పడకూడదు. ఆత్మవిచారణ, వైరాగ్య సాధన ఈ రెండు అభ్యాసాలు ఏకకాలంలో సాగాలి. ఈ రెండు పరస్పర ఆశ్రయంగా, పరస్పర పోషకంగా ఉంటాయి. ఎలాగంటే భోగాలమీద రుచి తగ్గితే మనస్సు పరబ్రహ్మవైపు మళ్ళుతుంది, అక్కడ విశ్రమిస్తుంది. అలా మనస్సు విశ్రమించిన కొద్దీ భోగాలమీద ఆశ తగ్గుతుంది. ఆయసర్. 25. భోగాలను నిందించటం నేర్చుకోవాలి. నిందించటం అంటే తిట్టటం కాదు, భోగాల వల్ల కలిగే దుష్పరిణామాలను గుర్తించటమే భోగనింద. ఇది పెరిగిన కొద్దీ భోగతృష్ణ తగ్గుతుంది, అది తగ్గిన కొద్దీ తత్వవిచారణ పెరుగుతుంది, తత్వవిచారణ చేసిన కొద్దీ భోగించడానికి యోగ్యమైన పదార్థమే కనిపించదు, అందువల్ల భోగతృష్ణ తగ్గుతుంది. ఈ విధంగా భోగనింద, తత్వవిచారణ, ఆత్మజ్ఞానము అనే మూడు ఆప్తమిత్రుల వంటివి. అవి ఒకదానికొకటి అపకారం చేసుకుంటూ ఉంటాయి. కుమార బలి, నీకు ఇప్పుడు భోగనింద తనంతట తానుగా కలిగింది, అందువల్ల నువ్వు పరిశుద్ధుడవై నాకు సదాశివుడి లాగా కనిపిస్తున్నావు. నమస్తేస్తు సదాశివ. ఓ సదాశివస్వరూపుడా, నీకు నమస్కారం. ఈ బలి విరోచన సంవాదమంతా ఎప్పుడో చిన్నప్పుడు జరిగింది, దాన్ని ఇప్పుడు పాతాళలోకంలో కూర్చున్న బలి గుర్తుచేసుకుని నెమరు వేసుకుంటున్నాడు. ఆనాడు తన తండ్రి తత్వబోధ చేస్తూ చేస్తూనే తత్వంలో లీనమై కొడుకులోనే సదాశివుణ్ణి చూస్తూ నమస్తేస్తూ సదాశివ అంటూ కొడుకుకే నమస్కారం పెట్టిన సన్నివేశాన్ని తలుచుకొని పులకించిపోతున్నాడు బలిచక్రవర్తి. ఆయన ఆలోచనలు ఇంకా ఇలా సాగాయి. బలి, ఆనాడు నా తండ్రి చేసిన బోధంతా ఈనాడు గుర్తుకొస్తోంది. అదృష్టం కొద్దీ ఇవాళ నాకు భోగాల మీద విరక్తి కలిగింది. భోగతృష్ణ చల్లారకముందు ఎప్పుడూ ఎలా వెంపర్లాడుతూ ఉండేవాణ్ణి గుర్తొస్తోంది. ఇప్పుడు భోగతృష్ణ నశించడం వల్ల ప్రశాంతిగా ఉంది. సామ్యామి పరినిర్వామి సుఖమాసే సమే స్థితః ఆయి అయమంతః ప్రహృష్యమి చంద్రబింబ ఇవార్పితః. సర్గ 25 శ్లోకం 8. ముక్తి పొందినట్లుగా ఉన్నా, సుఖంగా ఉన్నా, శాంతిగా ఉన్నా, లోపల ఆనందంతో పొంగిపోతున్న, సూటిగా చంద్రబింబంలో కూర్చోబెట్టినట్లుగా పులకరించిపోతున్న, ఇది సుస్థిరం కావడం కోసం ఇప్పుడు మరింత తీవ్రంగా తత్వవిచారణ చేస్తా. కాయం తావదహం కిం స్యాత్. సర్గ 25 శ్లోకం 18. ఈ ప్రపంచం అంటే ఏమిటి, నేనంటే ఏమిటి అని ఇలాంటివన్నీ విచారణ చేస్తా. కాని ఈ విషయంలో నా శక్తి చాలదు. నా కులగురువైన శుక్రాచార్యుల వారిని పిలుస్తా, ఆయన్నే అడుగుతా. ఆయన ఉపదేశిస్తే నా అజ్ఞానం నశిస్తుంది, నాకు స్వస్వరూపస్థితి లభిస్తుంది. బలి ఇలా ఆలోచించి ఆలోచించి కళ్ళు గట్టిగా మూసుకుని తన కులగురువైన శుక్రాచార్యుల వారిని చక్కగా ధ్యానించాడు.